అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అదొక మహా ఉపద్రవం. ఏమిటా మహా ఉపద్రవం? ఆ మహా ఉపద్రవం ఏమిటో నీకేమి తెలుసు? ఆ రోజున మానవులు చెల్లాచెదరైన దీపపు పురుగుల మాదిరిగా అయిపోతారు. పర్వతాలు ఏకిన రంగురంగుల ఉన్ని వలె మారిపోతాయి. ఆ తరువాత ఎవరి త్రాసుపళ్ళ్యాలైతే బరువుగా ఉంటాయో వారు తమకు ఇష్టమైన భోగభాగ్యాలలో ఓలలాడుతారు. మరెవరి త్రాసుపళ్ళ్యాలైతే తేలికగా ఉంటాయో వారి నివాస స్థలం లోతైన గొయ్యి అవుతుంది. అదేమిటో మీకేమైనా తెలుసా? అది భగభగ మండే అగ్నిగుండం.